స్థిరగర్భయిత్యేతరుగ్రాపృథివీత దృఢాయన స్వస్థభితాకా యో అంతరిక్షేరజో విమాన కస్మై దేవాయ హవిషా ఆవిధేమ యం క్రందతి అవసాదస్తభానే అభ్రీక్షేతాం మనసారేజమానే యత్రాభిసూరపురీతో విభాతి కస్మై దేవాయ హవిషా ఆవిధేమ ఆపో హయత్రేహతీర్విశ్వమాయం గర్భం దధానాశ్రయంతీరజ్ఞం తతో దేవానాగ్నేసమావత్తతాసురేక కస్మై దేవాయ హవిషా ఆవిధేమ యస్వాపో మహిమా పర్యపశ్యద్దక్షం దధానాశ్రయంతీరయజ్ఞం యో దేవేష్వీ దేవయే కాస్మై దేవాయ హవిషా ఆయుధేమ మానో హిగ్రేయద్గణితాయే సూర్యాయో వాజానాశ్చంద్రాహతీయ్రజానకస్మై దేవాయ హవిషా ఆయుధేమ ప్రజాపదేత్యో విశ్వా జాతాని పరితాబూవ యస్కామాస్తన్నో అస్సు వజగ్రస్మపతయోరీనా అర్ధాయోగ్రిపవసాసువోచమిషన ఆరేవాదస్వదుక్షణా అగ్నేవస్వస్వపా అస్మేవస్వీర్యద్రయం మలిపోషం అగ్నిర్విషిపవమానత్వాంచజన్య పురోహీత సమీమహే మహాగయం అభిత్వాసూరణో నమోలుబ్ధాయివ భేనవా ఈశానమస్తగదస్వద్విషమీశానమిందతస్తుషా నత్వామాం అన్యో దివ్యో న పార్థివో న జాతో న జానిష్యతే అశ్వాయంతో మఘవన్యంద్రవాజినా గవ్యంతస్వాహవామహే స్వామిద్భి హవామహే సాతో వాజస్వకారవా ృత్రేష్ణిందరస్వాంకాష్టా సత్పన్నిత్రమజ్రహస్తృష్ణుయా మహస్త వామో అద్రివ గావస్వగ్రక్షామింద్రసంగీరసత్రజిహే కయాచిత్ర ఆభూవదూతీ సదాసఖా కయా చతిష్టయా వృతా సత్యో మదానామగ్నిష్టో మత్సంధస గృహాతి దారుజేవసు అభీషణస్తీనామ వితాచారిత్రేణ సతంభవాస్యూతయే యజ్ఞావో అగ్నయే గిరాగీరా చక్షసే ప్రవయమృతం జాతవేదసం ప్రియం మిత్రంగతజ్ఞిషం ఓజ్జోనపాతజ్ఞేతహితాయమస్మయత్తాపేమహ్యదాతయే భువత్పాదే అశ్వపిత భువద్ధృతభుత్రాతనూనా సంవత్సరోసి పరివత్సరోసీరావత్సరోసి వత్సరోసి వత్సరోసి ఉషసస్తే కల్పంతామహోరాత్రాస్తే కల్పంతామర్ధమాసాస్తే కల్పంతాం మాసాస్తే కల్పంతామవస్తే కల్పంతాజ్ఞసంవత్సరస్తే కల్పతా ప్రేత్యాయేత్యైసారయా సుపర్ణిదాసియా దేవతాంగిరస్వ్రువస్ీరా ఓకోనత్రింశోధ్యాయ అథ త్రింశోధ్యాయ ఓం హోతా ఆయక్షత్ సమిధేంద్ర మిలస్పదేనాభా పృథివ్యా అధి దివో వష్మన్ సమిధ్య తవోజిష్ఠశ్చర్గణే సహాంవేత్వాద్యస్య హోతర్గజ హోతా ఆయక్షత్ తనూన పాత మోదిర్జేతారవపాదావితం ఇంద్రం దేవగ్రస్వర్విదం పతిధూమత్తమయ్యం నాసే నేజావేష్ హోతాయక్షిరాభిరింద్రామీతమాయుష్వా నమవ్యం దేవో దేవైస్తో వజ్రాహస్త పురందరో వేష్ హోతర్జజ హోతాయక్షద్వరిషీంద్రం నిషద్వదం రేషభన్నర్యాపసం వసూభీరుద్రైరాహారిత్యేస్తయుద్భ్యద్వేష్పాజ్యోతర్జజ హోతాయక్షదో జో నవీయర్యజ్ఞోద్వారయింద్రామవర్ధయన్ సుప్రాయణ అస్మిన్యజ్ఞే విశ్రాయంతామృతామృధోద్వారయింద్రాయమీషేవ్యంపాజ్యోతర్జజ హోతాయక్షదుషేంద్రస్య ధేనో దుర్భే మాతరా మహీ ప్రభాతరౌనతేజసావత్సమింద్రామద్భతాంబీతామాజ్యోతర్జజ హోతాయక్షద్వేయం వ్యాహోతారాభిషజాసఖాయ అభిషేంద్రం విషజ్యత కవీదేవో ప్రచేతసాయుంద్రాయ దత్తయింద్రియం వీతామాజ్యోతర్యజ హోతాయక్షద్విశ్వో దేవీయం నవేషయంత్రయస్త్రిధాత గోపసయిలా సరస్వతీ భారతీమహీ ఇంద్రారత్నేర్హవిష్మాతీయర్వ్యంపాజ్యోతర్యజ హోతాయక్షత్తష్టారమింద్రం దేవం విషజ్ఞే సుయజం ఘృతశ్రియం పురురూపజ్ఞే సురేతాసం మఘోరమింద్రాయత్తష్టాదలింద్రియాజ్య హోతర్యజ హోతాయక్షద్వగస్పతిజ్ఞే సమితారజ్ఞే సతక్రాతుం భియోజోష్టారామింద్రియం మధ్వా ఆసమంజం పతిభిస్వేభిస్వదాపి యజ్ఞం మధూగాఘృతేన వేత్వాజ్య హోతర్యజ హోదాయక్షదింద్రగ్రస్వాహాజ్య స్వాహా మేధస్వాహా శ్లోకానాగ్రస్వాహా స్వాహాకృతీనాగ్రస్వాహా హవ్యసోక్తీనా స్వాహా దేవాజ్యవాజుషాణాయింద్రాజ్యం హోతర్యజ దేవం వరిహిరింద్రజ్ఞు దేవం దేవైర్వీరవక్తీయన్నం వేద్యామవర్ధయత్ భక్తోర్భృతం ప్రాప్తోద్భృతజ్ఞే రాజా బరిహిష్మతోత్యాగాద్వసువనే వసుధేయస్చరేతుజ దేవీయద్వారయింద్రజ్ఞేయం భ్రాతే వీరగ్వీరవర్ధయన్ ఆవత్సేన తరుణేన కుమారేణ చీవతామాణ్యేరేణుకాడన్ముదంతాం వసువనే వసుధేయస్యవ్యం సృయజ దేవీ ఉషాకారేంద్రైయజ్ఞే ప్రాయత్యేత దైవీయర్విసప్రాయాసుప్రీతే సుభీతే వసువనే వసుధేయస్య వీతాంజ దేవీయోస్త్రీవసూభితి దేవమింద్రామవర్ధతా అయాగ్రస్వామ్యామక్షద్వసువార్యాగామానాయ శిక్షితే వాసువనే వసుదేవీ పూర్వజ్జాహూతీ సుఖే సుఖే పయసేంద్రామవర్ధతా ఇషమోర్జామన్యావక్ష సగ్గిగ్రేసపీ మంజానవే పూర్వం దయమానే పురాణేన మమధామూర్జామూర్జాహూతి మూర్జయమానే వసువార్యా నియజమానాయ శిక్షితే వాసువనే వసుధేయస్య వీపాంజ దేవానీం గ్రాహోతారాజేవమింద్రమర్థతాం హరాజాగ్ఞాష్టాం వసువార్యా నియజమానాయ దీక్షితౌ వసువనే వసుధేయస్య వీతాంజ దేవీయస్తిస్రస్తిస్వదేవేయపతిమింద్రమవర్ధయన్ అస్త్రక్షభ్రాదేవిరుద్రైర్యజ్ఞరస్వతీలావసూమతీ గృహాసువనే వసుధేయస్యంతుయ దేవదాసజ్ఞరస్వరూతస్త్రీవం ధృడో దేవమింద్రమవర్ధయత్ శతేనాశితి పృష్టానామాహీత సహస్రేణ ప్రవర్తతే మిత్రావరుణేదస్య హోత్రమర్హతో బృహస్పతి స్తోత్రమశ్వినాధ్వర్యవం వసువనే వసుధేయస్య వేతుయజ దేవో దేవైర్వనస్వచదృహిరం జపం నో మధుశాచస్సు పిప్పలో దేవమింద్రామవర్ధయత్ దివమగ్రేణాస్త్రిక్షతాం పరిక్షం పృథివీమా విజ్ఞేహీయస్వసువనే వసుధేయస్య వేతుయజ దేవం వర్షం వారీ వీరాం దేవమింద్రమవర్ధయత్ సాస్థేణాహం నమన్యా బలిగ్రశ్యభ్యాభూవద్వసువనే వసుధేయస్య వేతుయజ దేవో అగ్నిష్టకృద్దేవమింద్రమవర్ధయత్ శిష్టం కుర్వన్ శిష్టకృత్స్పిష్టమద్యకాలోసు నో వసువనే వసుధేయస్య వేతుయజ అగ్నిమద్యహోదారమగ్రణీతాయజమాన పదం త్వీర్పదం పురోలాసం బధ్నంగాయం సూపస్థాద్యదేవో వనస్వతీరభవదింద్రాయక్షాయేన అధత్తం మే దత్త ప్రతీపతీభీతమే విధతపురోళాసేన పామద్యే హోదాయక్షత్సమిధానం మరద్యతస్సు సామిద్ధం వరే అంజమగ్నింద్రం వయోధసం గాయత్రీయం ఛందాయం దయం చ బింగాంబయోగే స్వాజ్యోతర్యజ హోతాయక్షత్తనూన పాతముద్భిజంగమీ గద్దే శుచిలింగం వయోదసం ఉష్ణిరం ఛందాయం దయం విద్యవాంగాంబయోగే స్వాజ్యోతర్యజ హోదాయక్షదీరేణ్యమీతం వృద్ధం తామమిడాభిరేద్యసహస్తమీంద్రం వయోధసం అనుష్టుభంచాయింద్రియం పంచాంగాం వయోధసద్వే స్వాజ్యోదర్య హోదాయక్షత్సుబర్హిషం పూషం వంతమత్యగ్నశీలం తం బర్హిషి ప్రియే మృతేంద్రం వయోధసం ప్రకటయం సందాయింద్రియం త్రీవత్సంగాం వయోధసత్వే స్వాజ్యస్సహోదర్యజ హోదాయక్షద్విజస్వతేస్సు ప్రాయణాలే తావృధోద్వారో దేవీయర్హిరంజయేల బ్రహ్మాణమింద్రం వయోదసం పంక్తిం ఛందాయిహేంద్రియం తుర్యమాంగాం వయోదసద్యం స్వాజ్యస్సహోదర్యజ హోదాయక్షుపేషాశుచిల్పే బృహతీ ఉభే నక్షాసానదర్శతే విశ్వమింద్రం వయోధసం విష్ణువంచందాంగేం ప్రియం వష్టవాంగాం వయోదసీకామాద్యహోతర్యజ హోదాయక్షేతసా దేవానాముత్తమయ్యసోహోతారాదీయుయా కవీశయుజేంద్రం వయోధసం జగాదీయంద్రయమాణ్వాహంగాంగయోదస్వీతమాజ్యహోతర్యజా హోతా ఆయక్షేతస్పతిశ్రోదేవీరీరంగీయ్వారీయృహతీయమహేయపతిమిందంయోగసం విరాజం చంద్రయేంద్రియం ధేనుంగాన్నవయోగసత్యం వాజ్యహోతర్యజ హోతాయక్షేతంతుష్టాహారం పుష్టివ్యానగ్నే రూపాలి విభ్రాతం పృథక్ పుష్టిమిందం వయోధసం ద్విపదం చందాయింద్రియముక్షాణంగాంగవయోధసత్వాజ్యహోతర్యజ హోదాయక్షస్వనస్పతిసమిత్రాజ్ఞేరక్రాజ్ఞేరంజవన్నముఖ్యమ్ఞేరమాభ్రాతం వసిం భగమింద్రం వయోదసం రఘువంచందాయేంద్రియం వసాం దేహకంగాం వయోదధత్తేర్వాజ్యహోతర్యజ హోతాయక్షస్వాహాగృతీరగ్ని గృహపాతి పృథగ్వరుణం భేషజం కవిం క్షత్రమింద్రం వయోధసం అరిచ్ఛందసంచందాయింద్రియం బృహదేషభంగాం వయోదధ్యన్వాజ్యహోతర్యజ దేవం బలిహిర్వయోధసం దేవమింద్రమవర్ధయతే గాయత్ర్యాచ్ఛందేంద్రియం చక్షురింద్రేమయోదధత్వసువనే వసుధేయస్ వేసుయజ దేవీయత్వాలోమయోధసేషుమింద్రమవర్ధయన్ ఉష్ణిహాచ్ఛందేంద్రియం ప్రాణమింద్రేమయోదధత్వసువనే వసుధేయస్ వియంతుయజ దేవీ ఉషాసానక్తా దేవమింద్రం వయోధసం దేవీ దేవమావర్ధత అనుష్టుభాచ్ఛందేంద్రియం బలమింద్రే వయోదధత్వసువనే వసుధేయస్ వీతాయ్యజ దేవీ యోష్ట్రీవసూధి దేవమింద్రం వయోధసం దేవీ దేవమావర్ధత బృహత్యాచ్ఛందేంద్రియశ్రోత్రమింద్రేవయోదనస్వసువనే వసుధేయస్ వీతాయ్యజ దేవీ ఊర్జాహూదీజుభే జుజుభే పయసేంద్రం వయోదసం దేవీ దేవమావర్ధత వంప్యాచ్ఛందేంద్రియజ్ఞే శుక్రమింద్రేవయోదనస్వసువనే వసుధేయస్ వీతాయ్యజ దేవాదీ వ్యాహోదాదేవమింద్రం వయోదసం దేవౌ దేవమావర్ధత పృష్ఠుభాచ్ఛందేంద్రియం తృషిమింద్రేవయోదనస్వసువనే వసుదేవస్ వీతాయ్యజ దేవీయస్తిశ్వస్తిశ్వో దేవీయర్వయోదసం పతిమింద్రమవర్ధయన్ జగత్యాచ్ఛందేంద్రియజ్ఞోషమింద్రేవయోదధ్వసువనే వసుదేవ్యంతుయజ దేవోనదాసజ్ఞేతో దేవమింద్రం వయోధసం దేవో దేవమావర్ధయత్ దివరాచ్ఛందేంద్రియంగ్రూపమింద్రేవయోదధ్వసువనే వసుదేవేతుయజ దేవో వనస్పతి దేవమింద్రం వయోదసం దేవో దేవమావర్ధయతేంద్రియం భగమింద్రేవయోదస్వనే వసుధేయస్ వే ప్రియజ దేవం బలిహిర్వాహీనాం దేవమింద్రం వయోదసం దేవం దేవమావర్ధయతే కసుభాచ్ఛందేంద్రియం యశయం దేవయోదగత్వసువనే వసుధేయస్ వేతుయజ దేవో అగ్నిష్టగద్దేవమింద్రం వయోదసం దేవో దేవమావర్ధయతే అతిఛందసాచ్ఛందేంద్రియం క్షత్రమింద్రేవయోదగత్వసువనే వసుధేయస్ వేతుయజ అగ్నిమద్యహోదారమవృణీకాజమానపచంపట్టేపచంపురోలాసం బధ్నందిందాయవయోదసేచ్ఛాలం సోపస్థా అద్య దేవో వనస్పతిరభవంద్రాయవయోదసేచ్ఛాగేన అధస్తం మే రక్త ప్రతిపదతీదీర్ఘత పురోడాజేన వామద్యే ఓం ఇతి త్రింశోధ్యాయ. అథ ఏకత్రింశోధ్యాయ. ఓం సమిద్ధో అంజన్ కృతారం మతీనా ఘృతమగ్నే మధో మత్పింబమాన వాజీవన్ వాజినం జాతవేదో దేవానాం రక్షిప్రియమాసభస్థం ఘృతేనాంజన్ సంపథో దేవజానాం ప్రజానం వాజ్యభ్యేతు దేవాన్ అనద్వాదత్తే ప్రదిశస్తాగ్రత్తధామస్మై యజమానాయ దేహి ఈయ్యాదిమంత వాజిం నాశుశ్చాదిమేభ్య సత్తే అగ్నిష్వా దేవైరవసోభిస్తజోషా ప్రీతం వన్యం వహతు జాతవేదా స్థీరం బర్హిస్తుష్టరే మాజుషానోలు పృతు ప్రథమానం పృథివ్యా దేవేభిర్యుక్తమీ సజోషాస్యోనం గృణ్వానాతో వితేదాతు ఏతూవస్సుభగా విశ్వపక్షోభిశ్రయమానాదై విశ్వాస్తేష్కవశస్తుంభమానాద్వారో దేవీస్సు ప్రాయణాభవంతు అంతరా మిత్రవరు నాచరం దేముఖం యజ్ఞానామభితం విదానే ఉషాసా వాగ్యేషు జుల్పేరుపస్తయోనాయామి ప్రథమా వాగ్యేషదినా సువర్ణా దేవో పశ్యం తౌ భువనాని విశ్వా అభిప్రయం చోదనా వామ్యమానాహోతారాజ్యోతి ప్రదిశా దిశంత ఆదిత్యైర్నోభారీవష్టుయజ్ఞే సరస్వతీ సహరుద్రేయన్న ఆవీర్ ఇడోపాహూతావసోభిస్తజోషా యజ్ఞం నో దేవీరమృతేషు దత్తా తురష్ట్రా వీరం దేవకా మంజజానత్తష్టురర్వా జాయత ఆశురస్వా త్వష్టేదం విశ్వం భువానంజజాన బహోకర్తారమిగయక్షిహోత అశ్వభృతేరత్మన్యాసమర్తూపేసు పాఠలేదు మనస్పతిదేవోకం ప్రజానం నగ్నా హవ్యాస్వాదితాని వక్షత్ ప్రజాపతేవధాన సద్యో జాతోదేయమగ్నే సాహాకృతేన హమిషా పురోగాయాహి సాధ్యా విరాజంతు దేవా కేతుం గృణ్వన్న కేతరేపేతో మల్యా అపేతసే సముషద్ధీరజాయథా భీమో తస్యేవమతి ప్రతీ కంజద్వన్మీయాతి సమదాముపస్థే అనా విద్యయా తన్వాజయత్వజ్ఞేరుత్వావన్మానో మహిమాపీవస్తు ధన్వా నాగాధన్వా నాజింజాయే మదన్వా నాదీయౌరా సమదోజయేమ ధనుస్వత్వరవకామం క్రేణోతి ధన్వా నాసన్వా ప్రదిశోజయేమ తే ఆచరంతి సమానే వయోషా మాదేవాత్రం విభృతముపస్థే అపశత్రోణం విద్యత సంవిధానే ఆత్మీ ఇమే విస్ఫురంతి అమిత్రా వక్షం వీరేదాగాలీగం తికర్ణం ప్రియజ్ఞే సఖాయం పరిశస్త జానా యోషే వసిం కేజ్ఞే సమానే పారయంతి అహీరివ భోగయ్యేటి బాహుంజాయాహేతిం ప్రతిపాధమాన అస్తగ్నో విశ్వా భజునా ఇమాని విద్వాంపువాంపువాగ్నే సంపరే పాతు విశ్వతాః బహ్వీదాం పితా బహుళస్య పుత్రశ్చిశ్చాపేణోతి సమానామగత్య ఇషుధిస్తృతానాశ్చ సర్వా పృష్టే నినభ్రోడయతి ప్రసూదా సువర్ణం వస్తే మృగో అస్యాదంతోగోభిస్సన్నద్ధాపతతి ప్రసూదా యత్రానరస్సంతమిద్రవం వితస్తాస్మభ్యమిషావశ్శర్మాయజ్ఞేషన్ వనస్పతే దీయడ్వం గోహి భూజా అస్మత్సాఖా ప్రకరాణస్వీరా గోహిస్సన్నద్భ్రో అధిభీడయ్వాతే జయతు జేత్వాలి తథే తిష్టందయతి రాజిన పురోజత్ర కామజాతే సుషారథి అభీతూనాం మహిమానం ప్రమాయతమన పశ్చాదనో యజ్ఞంతి రస్మయా ఆయంభ్యంతితాం వేషాం జఘనా ఉపాజిఘ్నతే అశ్వాజనిప్రకే తశోస్వాం సమత్సూ చోదయ ఉపశ్వాదయ పృథివీముత్రాతే మనుతాం విక్రీతం జగత్ సదంధే సజోరింద్రేణ దేవైరద్భూరాద్రవీయో అపాదేభత్రూన్ యద్రంద ప్రథమం జాయమానముజ్యం సముద్రాజిత బాహురీషాత్ శేలస్యా పక్షారిణస్యా బాహూ ప్రస్తుత్యం మయి జాతం తే అర్వన్ యమేన దత్తం కృతయేన మామినీంద్రాయేణం ప్రథమో అధ్యతిష్ఠత్ గంధర్వో అత్రశనామాయుఘ్నాప్సూరాదశ్వం వసవో నిరాకష్ట అసీయమో అస్యాదిత్యో అర్హర్భండసి త్రితో గుహ్యేనం వృతేన అసిసోమేన సమయా వివృత్త ఆహుస్తే అత్రీణి దిగిబంధనాని త్రీణీత ఆవృత్తి నిబంధనాని త్రేంజత్సుత్రేం జంతస్తాభుద్రే ఉదేవామేవరుణం శర్వ్యత్రత ఆహుపారమం చరిత్రం ఇమాదే వాయున్నవమార్జానామా సఖానాజ్ఞాపయతం నిధానా అత్రాతే భద్రాధనా పస్యమృతప్రయాభిరక్షి గోపా ఆత్మానం తే మనసారాధజానామో దివాపతయం పంపతంగం శిరో అపశ్యం పతిభిస్తుకే వీరేణ భజ్జేషావానం పకత్రీ అత్రాతే రూపముత్తమమాపశ్యం జిగీషమాన విష ఆపదేవో యదా తే మత్తో అనుభోగమానళాదిగ్రతిష్ఠమోషధీరజీగ అనుద్వారసో అనుమల్యో అర్వన్ననుగావో గావోనుపగణీనా అనువ్రాతా సత్తవా సఖ్యమీయురను దేవామిలేర్జం తే హిరణ్యశృంగోయో అస్తవామనోజవాహవరయుంద్రాకీత్ దేవాయుధస్య విరజ్ఞమాయుంజో అర్వంతం ప్రథమో అధ్యతిష్ఠత్ ఈయమ్మాంతామధ్యమాసూరాణాతో దివ్యాసో అత్యాహ అగ్నేసాయీవశ్రేణిశోయాగం తేయదాక్షీభిమ్యమధ్యమశ్వాహ తవ శరీరం పతయంతవ చిత్తం వాతాయి వజ్రజీమాన్ తవ శృంగా నిమిష్ఠీతారంగేషు చూరాణాచరంతి ఉపప్రాగాక్షసానం వాద్యం వాదేవద్రీకామన సాధీర్ధ్యాన అజఃపురోణీయతేనాభీరస్యానుపశ్చాత్తమయోయంతి రేభా ఉపప్రాగాత్పరమయ్యసమర్వాచ్చా పితరం మాతరం చ అద్యాదేవాష్టాతమో హి గమ్యా అథాసేదాశుషేవాలి సమిద్ధో అద్య మనుషో దురోణే దేవో దేవాన్యసి జాతవేద ఆచమహామిత్రమహస్తి పిత్వాంపంభూతరాశి ప్రదేతా తనోనపాత్ప్రసరితానామంగం స్వాదయా సుజిహ్వా మన్వాదీపిజ్ఞమంగం వే వ్రాతృణప్యధ్వరం నాహ నారజ్ఞతమహిమానామేషాముపస్తోషామయజత్యాజ్ఞీ ఏ శుక్రదావత్సుచాయోధిజంధాస్తేవా ఉపజానిహంజా ఆశుత్వాజోభిస్తోషాన్యక్షీషితోయీయాతీమర్హి ప్రదిశా పృథివ్యావస్తో రస్యావృజ్యతే అగ్రే అన్హా యసతే వితరం వరీయో దేభ్యో అదీతయేలం వితస్తేయా విశ్రాయం తాం పతిభ్యో నగనాయ శుంభమానా దీరద్వారో బృగతేయమిశ్వమింద్రదేభ్యోమదసుయణా ఆష్పయంతీయే ఉపాకే ఉషా సారక్తాదతాన్యోనూ దివ్యేషాణే బృహతీ సోదృక్ణే అభిశ్రుగ్ఞే శుక్రమి సంద్యాహోతారా ప్రథమా సువాచాభిమానాయజ్ఞం మనోషో యజద్ధి ప్రచోదయంతాదిషు కారో ప్రాచీనం చోటిప్రదిశాదిశంతా ఆనో యజ్ఞం వారీతూయాహచేతీ విశ్వదేవేరేరగ్రస్ోరస్వతే స్వపాదస్తూ పృథివీ జయత్రీ రూపైరీ విశ్వా తమద్యోచరిషితో యీరాం దేవం ప్రష్టారమిగయక్షి విద్వాన్ ఉపావాసి తస్మ్యాహమ్యం దేవాదాహీ వనస్పతిస్వమిత దేవో అగ్నిస్వదం తు హవ్యం మధూనాధితేన సద్యో జాతోమీతయజ్ఞమగ్నేవానామభవత్పురోగా అస్య హోత ప్రతిశ్రుతస్య వాచి స్వాహా కృతజ్ఞహవిరాదంతు దేవా అగ్నయే గాయత్రాయ ప్రవృతేరాసం బలాయాష్టాకాయ ప్రేయోభాయ పంచదశాయ పాఠాకాయకాదశకమాజో విశ్వేభ్యో దేవేభ్యో జాగాతేభ్యస్తప్తదశేభ్యో వై రూపేభ్యో ద్వాదశకమాలో మిత్రావరుణాభ్యామానిభ్యామేక విఘ్నేషాభ్యాం ృహస్పతాయ చరుస్సావిత్ర ఔష్ణేహాయత్రయత్రిఘ్నేషాయ రేవతాయ ద్వాదశకపాల ప్రాజాపత్యరురలిత్యై విష్ణోపత్యై చరురగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలోమత్యా అష్టాకపాల కృష్ణగ్రీవస్తానస్మతీ మేషీ బభ్రస్సౌంద పౌష్ణశ్యామస్తేతి పృష్టోవార్హస్పత్యశిల్పో వైష్దేవ ఐంద్రోమాదృతల్మాష ఐంద్రాత్మస్తోరామస్సావిత్రోవారుణకృష్ణలేకాశి పాత్రే అగ్నయే కవతేరోహీతాంజిరద్వానధోరా ఆమూ సా విత్రౌ పౌరష్ణౌరాజతనా భీమైష్దేవ విషంగౌ వరౌ మారుతః కల్మాష ఆగ్నేయ కృష్ణోజస్రస్వతీ మే శీవారుణప్తే స్వాహ. ఇతి ఏకత్రింశోధ్యాయ. అథ ద్వాత్రింశోధ్యాయ. అత్యాజరా ఆసో దమా మరిత్రా అత్యద్భూ మాసో అగ్నయ పాపకా స్వాత్రాసో భురణ్యవో వనర్షదో వాయవో న సోమా హరాయో ధూమకేతవో వాతజూతాముపద్యవీ యతం వేదృతయజ్ఞయా యజానో మిత్రావరుణాయజా దేవా కృతం బృహత్ అగ్నేయక్షిస్వందమం యుక్షాహిదే బహూత మాం అశ్వాంగ్నేరీరీవ నిహోతా పూర్యస్తేదస్వక్ే అన్యాన్యా వత్సముపధాపే హరిణ్యం భవతి స్వభావాం శుక్ర అన్యస్యాం వృషే సుమచ్చా అయమిహ ప్రథమోదాయుదాతృహోతాజిష్టోద్భవేష్ యమప్లావానో మృగావో విరుచుర్వనేషు చిత్రం విభ్రం విశేవీషే త్రీణి శతాబ్దే సహస్రాం యజ్ఞం విజ్ఞాసచ్చా దేవానవాచాతపర్యన్ అవోక్షం హృదయరత్రేణం బలిహిరస్మా ఆదిభ్రోతారణ్యాలయంతా మూర్ధానం దివో ఆజతిం ప్రేతుంజా వీరశ్వానరమృత ఆజాతభక్తిం కవిజ్ఞే సమ్రాజమతి సించనామాసం మా పాత్రం జనయంత దేవాః అగ్నం వృత్రానే జంఘణ్రవిణస్ం వే పన్యయా సమిద్ధ శుక్ర ఆహూత విశ్వే సోమ్యం మద్వగ్నయం రేణ వాయునా ఇవా మిత్రామాభి ఆయ విషే నృపదం వేద ఆనక్షుతిరేతో నిషిక్తం జోరవీకే అగ్నిస్తర్ధమనవద్యువానగ్రస్వాద్యం జనయత్సూదయచ్చ అగ్నే సద్ధామహతే సౌభాగాయతమద్భిన్నాయుక్తమానీ సంతు సంజాస్వత్యగ్నే సుజమమాత్రేణశ్వశత్రూయతామభిజుష్ఠామహ అగ్నేసి ే మంద్రతమర్కశోకేమహేమహీనస్్రోష్యగ్నే ఇంద్రమత్వాసవాస దేవత వాయు ప్రేణం పిరాధ సాహతమా అగ్నే స్వాహుత ప్రియాసంతు సూరయా ఎంతారోజే మగవా నోజనామూర్వాంగయం తగోదా జుతిష్కర్ణవన్మే భద్వైరగ్నే సయావాభిః ఆదీరం బర్హిషి మిత్రోయమాత్రాతర్యావా నో అధ్వరం విశ్వేషామదీతం యజ్ఞయానాం విశ్వేషామదీతం మానుషానాం అగ్నద్దేవా నామ ఆవృణానస్వమీకో భావతు జాతవేదా మహో అగ్నేస్తమిదానస్మన్యనామిత్రేమూనే స్వస్తలే శ్రేష్టేరస్యామసమితుస్తీమని తద్దేవానామవో అభ్యావృణీమహే ఆపశ్చిత్యుస్తో నగావో నక్షం మృతంజరితారస్తయంద్రా యాహి వాయుమ్మయుతో నో అచ్చాప్రగ్నహి దేవ్రయా సేది వాజా గ్రామ ఉపావతావతం మహీయజ్ఞస్సురా ఉభాగం నాహి అంజయా ఎదశూలబుదితేనాగామిత్రో అర్యమా సువాతే సవితాభగా ఆసుకే తశ్రీలగ్నారోదస్యోరభిశ్రియం ప్రసాదాధీతవృషభం తం ప్రత్మకాయం వేనశ్చోదయత్ ఆతిష్టం తం పది విశ్వే అభూషం శ్రియోపసానశ్చరతి స్వరోచిః మహత్తద్యుష్ణా అసూరస్య నామా విశ్వరూపో అమృతాలితస్థౌ ప్రవో మహేమందమానాయాం వసోర్చా విశ్వానారాయ విశ్వాభువే ఇంద్రస్య యస్య సుమాషగ్నే సహోమహిశ్రవో బ్రహ్మం చ రోదసీస పర్యతాః బృహన్నిధిమయే శాంభూరి సత్తం పృథుస్వరూ యేషామింద్రోయుపాసఖా ఇంద్రే హిమత్కం దాసో విశ్వే విశ్వమపర్వాభిః మహావృష్టిరోజస ఇంద్రో వృత్రమాగృణాచ్ఛద్దానీతి ప్రమాయినా మమినా వత్పానీభిః అహం యజ్ఞసముషధ్వనేష్వాభిద్ధేనా అకృణోద్రాంగానాం కుతత్తమింద్రమాహీన సన్నేకో యాతి సత్పతే కింటాయిత్థా సంపృచ్ఛసే సమరాణస్వభానేయం గోచేత్తన్నో హరిగోయత్తే అస్మే మహాయోజవోజస కదాచన శరీరసి కదాచన ప్రయుచ్చసి ఆతస్తాయుం తాభియ భూవర్వం గోమం సంతృక్సాలే సకస్మయ్యే పూర్వపుత్రాం వహీయజ్ఞే సహస్రాధారాం బృహతీం సుదక్షం ఇమాం చేభిజం ప్రభారే మహోమహీమస్య స్తోత్రే ధిషదాయత్త ఆనగే తమస్తవేత్ర సవేతీంద్రం దేవాతస్తవాధామధన్మిభిషద్వీవతు సోమ్యం మద్వాయ్యవాత అవిహృతం వాతజూతో ఆభిరక్షాత్మనా ప్రజా పూవోషమృదా విరాజతి ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవాః దిశే విశ్వాజసూర్యం ఏనా పావకచక్షాభుజం భంజనా అను తుంబాపశ్యసి దేయం యా అధ్వర్యో ఆగతజ్ఞానథే నసూర్యత్వచ మద్వా యజ్ఞే సమం జాతే తం రత్నసాయం వేదశ్చోదయచిత్రం దేవానాం ఆనయులాభిర్విదతేషు సత్తి విశ్వానారస్పరితా దేవయేతు అపియతాయువా నో మత్సాతా నో విశ్వంజగదమి విత్తేమానీషా ఎదద్యవగత్రావిత్రగం మృదగా అభిసూహమ్యా సర్వం తదింద్రదేవసే తరణం విశ్వదర్శతోజ్యోతిష్కృదాసి సూవర్య నిస్తమాభాసిరోచనం తత్సూర్యస్య దేవత్వం బ్రహ్మాహిత్వం మధ్యారక్తోద్విజాగ్రేమంగాభారా యజేదయుక్త హరితస్తాదాద్రాత్రీవాసత్తనుపేసిమస్మై తన్మిత్రస్య వరుణశ్చాభిచక్షే సూర్యో రూపం గృహేప్యోరుపస్థే అనంతమండద్విజానస్తపాదకృష్ణమండద్ధరితస్తంభారంతి వన్మహాజిశోర్యపరాదిత్యమహాసి మహస్తే సోమా ఇమాపానస్య దేవ్ధాదే మహాసి వత్సోర్యస్మరాగా మహాసి సత్రాదేవ మహాసి మన్హా దేవాలామసూర్య పురోహీతో విభుజ్యో జలదాభ్యం సాయంతైవసోర్యం విశ్వేదుంబస్ భక్షత వసూరి జాతే జనమానవోజ సా ప్రతిభాగం నదీభివ అద్యాదేవాదీతాసూర్యస్ృతాత్యా తన్నో మిత్రో వరో నామాహం తామదే దుష్ంద్రపృథివీ ఉత్యౌ ఆ కృష్ణే నరజ తామస్తమానో నివేదయం నమృతం మత్యం హిరణ్యయేన సవితారథేన దేవోయా విభువానాని పశ్యం